विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం కూడారై వెల్లుం శీర్ గోవింద ఉందన్నై పాడి పాసురం యొక్క తాత్పర్యం: శత్రువర్గమును అవలీలగా జయించు, కళ్యాణ గుణములు కల గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనమైన పరా అను వాద్యమును పొందదల్చిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడు విధముగా ఉండును. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవిక్రింది భాగమునకు అలంకరించు దిద్దు, పైభాగమున పెట్టుకొనడు చెంపస్వరములు, కాళ్లకు అందెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరింపవలెను. తర్వాత అందమైన చీరలు కట్టుకొనవలయును. అటు తర్వాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థమగు నెయ్యి మీ చేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలెను అని గోపికలు తమ వ్రతఫలమును ఈ పాసురమున వివరించిరి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.